అత తృతీయాష్టః చతుర్థ ప్రశ్న ప్రారంభః. బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే క్షత్రాజరాజన్యం వృద్ధ్యో వైశ్యం తపసే శూద్రం తమసే తస్కరం నారకాయ వీరహణం ఆత్మనే క్లీవం ఆక్రజాయోగూ కామాయ పుగ్గుశ్చలూ అతికృష్టాయ మాగధం గీతాయ సూతం వృత్తాయ శైలోషం ధర్మాయ సభాచరం నర్మాయ రేభం నరిష్ఠాయై భీమలం అసాయ కారిం ఆనందాయ స్త్రీషఖం ప్రముదే కుమారే పుత్రం మేధాయై రథకారం ధైర్యాయ తక్షాణం శ్రమాయ కౌలాలం మాయాయై కార్మారం రూపాయ మణికారం శుభే వపం శరవ్యాయాయుషుకారం హేత్యై ధన్వకారం కర్మణేజ్యాకారం ఇష్టాయ రజ్జు సర్గం ప్రత్యవే మృగయుం అంతకాయ శ్వనితం సంధ్యయే జారం దేహాయోపపతిం నిరత్యై పరివిత్తం ఆర్ధ్యై పరివిధానం అరాధ్యే దిధిషోపతిం పవిత్రాయ భిషజం ప్రజ్ఞానాయ నక్షత్రదర్శం నిష్కృత్యై పేషస్కారీ బలాయోపదాం వర్ణాయానూరుధం నదేభ్యః పౌంజిష్టం రక్షికాభ్యో నైషాదం వృషవ్యాఘ్రాయ దుర్మదం ప్రయుద్భ్య ఉన్మత్తం గంధర్వాప్సరాభ్యో వ్రాత్యం సర్పదేవజనేభ్యో ప్రతిపదం అవేభ్యః కితవం ఇర్యతాయా అకితవం పిశాచేభ్యో విజరకారం యాతుధానేభ్యః కంటకకారం ఉత్సాదేభ్యః కుబ్జం ప్రముదేవామనం ద్వార్భ్యశ్రామం స్వప్నాయాంధం అధర్మాయ బధిరం సంజ్ఞానాయ స్మరకారీ ప్రకామోద్యాయోపసదం ఆశిక్షాయై ప్రశ్నినం ఉపశిక్షాయ అభిప్రశ్నినం మర్యాదాయై ప్రశ్న వివాచం ఋత్యైస్తేన హృదయం వైరహత్యాయ పిశునం వివిత్యై క్షత్తారం ఔపద్రష్టాయ సంగ్రహీతారం బలాయానుచరం భూమ్నే పరిష్కందం ప్రియాయ ప్రియవాదినం అరిష్ట్యా అశ్వసాదం మేధాయ వాసః పల్పూలీం ప్రణామాయ రజయత్రీం భాయై దార్వాహారం ప్రభాయా ఆగ్నేంధం నాగస్య పృష్ఠాయాభిషేక్తారం ప్రధ్నస్య విష్టపాయ పాత్రనిర్ణేగం దేవలోకాయ పేషితారం మనుష్యలోకాయ ప్రకరితారం సర్వేభ్యో లోకేభ్య ఉపసేక్తారం అవర్త్యై వధాయోపమంథితారం సువర్గాయ లోకాయ భాగదుఘం వరిశిష్ఠాయ నాకాయ పరివేష్టారం అర్మేభ్యో హస్తిపం జవాయాశ్వపం పుష్ట్యై గోపాలం తేజసే జపాలం దీర్యాయాపాలం ఇరాజై కీనాశం కీలాలాయ సురాకారం భద్రాయ గృహపం శ్రేయసే విత్తధం అధ్యక్షాయానుక్షత్తారం మన్యవేజస్తాపం క్రోధాయ నిసరం శోకాయాభిసరం ఉత్కూలగోవాభ్యాంతస్థిలం యోగాయ యోక్తారం క్షేమాయ విమోక్తారం వపుషేమానస్కృతం శీలాయాంజనీకారం నిరృత్యైకోశకారీం యమాయాసోం యమ్యైయమసోం అథర్వభ్యోవతోగాం సంవత్సరాయ పర్యారిణీం పరివత్సరాయా విజాతాం ఇదావత్సరాయా పస్కద్వరీం యద్వత్సరాజాతీత్వరీం వత్సరాజ విజర్జరాం సర్వాన్ సరాజ పలిక్నీం వనాయ వనపం అన్యతోరణ్యాయదావపం సరోభ్యోధైవరం వేషంతాభ్యోదాశం ఉపస్థావరీభ్యో వైందం నడ్వలాభ్యశౌష్కలం పార్యాయకైవర్తం అవార్యాయ మార్గారం తీర్థేభ్య ఆందం విషమేభ్యో మైనారం స్వనేభ్య పర్ణకం గుహాభ్య కిరాతం సానుభ్యో జంభకం పర్వతేభ్య కిం పూరుషం ప్రతిశ్రుక్కాయారుతులం ఘోషాయ భషం అంతాయ బహువాదినం అనంతాయ మూకం మహసే వీణావాదం రోషాయ తూణబద్ధ్మం ఆక్రందాయ దుందుభ్యాఘాతం అవరస్పరాయ శంఖధ్మం ఋభుభ్యో జినసంధాయం సాధ్యేభ్యశ్చర్మమ్ణం బీభత్సాయై పౌల్కసం భోక్తే జాగరణం అభోక్తే స్వపనం తులాయై వాణిజం వర్ణాయ హిరణ్యకారం విశ్వేభ్యో దేవేభ్యః సిద్ధ్మలం పశ్చాద్దోషాయ గ్లావం వృత్యై జనవాదినం దీర్ఘా అపగల్ధం సగుంశరాయ ప్రచ్ఛిదం హసాయ పుగ్గుశ్చలూమా లభతే వీణావారంగణకంగీతాయ యాదశేషాభుల్యాం నర్మాయ భద్రవతీం తూర్ణబద్ధ్వం గ్రామణ్యం పాణి సంఘాతం నృత్తాయ మోదాయానుక్రోశకం ఆనందాయ తలవం అక్షరాజాయ కితవం కృతాయ సభావినం త్రేతాయ ఆదినవదర్శం ద్వాపరాయ బహిస్సదం కలయే సభాస్థాణుం దుష్కృతాయ చరకాచార్యం అధ్వనే బ్రహ్మచారిణం పిశాచేభ్యః శైలగం పిపాసాయై గోవ్యక్షం నిర్వృత్తే గోఘాతం క్షుధే గో వికర్తం క్షుతృష్ణాభ్యాంతం యోగాం వికృంతంతం మాగుంసం భిక్షమాణ ఉపతిష్ఠతే ధూమ్యై పీఠసర్పిణమాలభతే అగ్నయే గుంసలం వాయవే చాండాలం అంతరిక్షాయ వగుంసనర్తినం వివేఖలతిం సూర్యాయ హర్యక్షం చంద్రమసే నిర్మిరం నక్షత్రేభ్య కిలాసం అన్నే శుక్లం పింగళం రాత్రియై కృష్ణం పింగాక్షం వాచే పురుషమాలభతే ప్రాణమపానం జానము దానగుం సమానంతాని వాయవే సూర్యాయ చక్షురాలభతే మనశ్చంద్రమసే దిగ్భ్యశ్రోత్రం ప్రజాపతయే పురుషం అథైతానరూపేభ్య ఆలభతే అతిహ్రస్వమతిదీర్ఘం అతికృషమత్యగుంసలం అతిశుక్లమతికృష్ణం అతిశ్లక్ష్ణమతిలోమశం అతికిరీటమతిదంతురం అతిమిర్మిరమతిమేమిషం ఆశాయై జామిం ప్రతీక్షాయై కుమారీం. ఇతి తృతీయాష్టః చతుర్థ ప్రశ్నః సమాప్తః. అత తృతీయాష్టః పంచమ ప్రశ్న ప్రారంభః. ఓం సత్యం ప్రపద్యే వ్రతం ప్రపద్యే అమృతం ప్రపద్యే ప్రజాపతేః ప్రజాంతనుభవనార్తాం ప్రపద్యే ఇదమహం పంచదశే నవజ్రేణ విషంతం భ్రాతృజమవక్రామామి యోస్మాం వేష్టి యంచ వయం విష్మః భూర్భువస్సువః కిం ప్రభోవాజ అభిద్యవః హవిష్మంతో ఘృతాచ్యా దేవాంజిగాతి సుమ్నయః అగ్న ఆయాహి వీతయే దృఢానో హవ్యదాతయే విహోతా సత్సి బర్హిషి తన్వా సమిద్భిరంగిరః ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్య సనః పృథుశ్రవాయ్యం అచ్చాదేవ వివాససి బృహదగ్నే సువీర్యం ఈడేన్యో నమస్య స్థిర తమాగంసి దర్శత సమగ్నిరిధ్యతే వృషా వృషో అగ్నిః సమిధ్యతే అశ్వో న దేవ వాహన తగుం హవిష్మంత ఈడతే వృషణం త్వా వయం వృషన్ వృషాణ సమిధీమహే అగ్నే దేద్యతం బృహద్ అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం సమిధ్యమానో అధ్వరే అగ్నిః పావకేభ్యః శోచిష్కేశస్తమీమహే సమిద్ధో అగ్న ఆహుత దేవాన్ యక్షిస్వధ్వర త్వగుం హి హవ్యవాడసి ఆజుహో తదువస్యత అగ్నిం ప్రయత్యధ్వరే వృణేధ్వగుం హవ్యవాహనం త్వం వరుణ ఉత మిత్రో అగ్నే త్వాం వర్ధంతి మతిభిర్వసిష్ఠాః త్వే వసు సుషణనామి సంతో యూయం పాత స్వస్తిభిః సదానః అగ్నే మహాగుం అసి బ్రాహ్మణ భారత అసావసౌ దేవేద్ధో మన్విద్ధః ఋషిష్ఠుతో విప్రానుమదితః కవిశస్తో బ్రహ్మసగుంషితో ఘృతాహవనః ప్రణేర్యజ్ఞానాం ప్రచేరద్ధరాణాం అతోర్తో హోతా తోర్నిర్హవ్యవాట్ ఆస్పాత్రం జుహోర్దేవానాం చమసో దేవపానః అరాగుం ఇవాగ్నే నేమిర్దేవాగుస్త్వం పరిభోరసి ఆవహ దేవాయ యజమానాయ అగ్నిమగ్న ఆవహ సోమమావహ అగ్నిమావహ ప్రజాపతిమావహ అగ్నిషోమావావహ ఇంద్రాగ్నీ ఆవహ ఇంద్రమావహ మహేంద్రమావహ దేవాగుం ఆజ్యపాగుం ఆవహ అగ్నిగుం హోత్రాయావహ స్వం మహిమానమావహ ఆచాగ్నే దేవాయవహ స్వయజాచయజజాతవేదః అగ్నిర్హోతావే త్వగ్నిః హోత్రం వేత్తు ప్రావిత్రం స్మో వయం సాధుతే యజమాన దేవతా ఘృతవతే మధ్వర్యోసృచమాస్య స్వ దేవాయువం విశ్వవారాం ఈడామహీ దేవాగుం ఈడేన్యాన్ నమస్యామ నమస్యాన్ యజామ యజ్ఞిజాన్ సమిధో అగ్న ఆజ్యస్య వియంతో తనోనపాదగ్న ఆజ్యస్య వేతో ఇడో అగ్న ఆజ్యస్య వియంతో బర్హిరగ్న ఆజ్యస్య వేతో స్వాహాగ్నిం స్వాహా సోమం స్వాహాగ్నిం స్వాహా ప్రజాపతిం స్వాహాగ్నిషోమో స్వాహేంద్రాగ్ని స్వాహేంద్రం స్వాహా మహేంద్రం స్వాహా దేవాగుం ఆజ్యపాన్ స్వాహాగ్నిగుం హోత్రాజ్యుషాణాః అగ్న ఆజ్యస్య విజంతో అగ్నిర్భృత్రాణి జంఘనత్ ద్రవిణస్యుర్విపన్యయా సమిద్ధ శుక్ర ఆహుతః వృషాణో అగ్నిరాజ్యస్య వేదో త్వగుం సోమాసి సత్పతిః త్వగుం రాజోతవృత్రః త్వం భద్రో అసి క్రతుః జుషాణః సోమ ఆజ్యస్య హవిషో వేదో అగ్నిః ప్రత్నేన జన్మనా శుంభానస్తనుభగ్స్వాం కవిర్విప్రేణ వావృధే జుషాణో అగ్నిరాజ్యస్య వేతో సోమగీర్భిష్ట్వా వయం వర్ధయామో వచో విదః సుమృడేకో న ఆవిశ జుషాణః సోమ ఆజ్యస్య హవిషో వేతో అగ్నిర్మూర్ధాదివః కకుత్ పతిః పృథివ్యా అయం ఆగుం రేతాగుం సుజిన్వతి భువో యజ్ఞస్య రజసశ్చ నేత యత్రానియుద్భిః సచసే శివాభిః దివిమూర్ధానందధిషేసు వర్షాం జిహ్వామగ్నే చకృషే హవ్యవాహం ప్రజాపతేన త్వదేతాన్యన్యః విశ్వాజాతాని పరితాపభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తో వయర్గస్యామపతయోర్గీణాం సవేదపుత్రః పితరరుం సమాతరం ససోనర్భువత్ సభువత్ పునర్మఘః సద్యామోర్నోదంతరిక్షగుం ససువః సవిశ్వాభువో అభవత్ స ఆభవత్ అగ్నేశోమాసవేదసా సహూతేవనతంగిర సందేవత్రాబూవచు యువమేతాని దివిరోచనాని అగ్నిశ్చ సోమసక్రతో అధత్తం యువగుం సింధోగుం రభిషస్తేరవద్యాత్ అగ్నేశోమావముంచతం గృభీతాన్ ఇంద్రాగ్నేరోచనాదివః పరివాచేషు భూషథః తద్వాంచేది ప్రవీర్యం శ్యథగ్రత్రముత సనోతి వాజం ఇంద్రాయో అగ్నే సహురే సపర్యాద్ విరజ్యంతావసవ్యస్య భూరే సహస్తమా సహసా వాజయంతా ఏంద్రసానసిగుం రయం సజిత్వానహం సదాసహం వరిషష్ఠమూతయే భర ప్రససాహిషే పురోహూత శత్రూన్ జ్యేష్ఠస్తే సుష్మ ఇహ రాతిరస్తో ఇంద్రాభర దక్షిణే నావసూని పది సింధూ నామసి రేవతీనాం మహాగుం ఇంద్రోయ ఓజసా పర్జన్యో వృష్టిమాగుం జివ సోమేర్వత్సస్య వావృధే మహాగుం ఇంద్రో నృపదాచర్షణి ప్రాహ ఉదద్విబర్హా అమినః సహోభిః అస్మద్రియగ్వావృధే వీర్యాయ ఉరః పృథుః సుకృతః కర్తృభిర్భూత్ పిత్రేహి దేవాగుం ఉషతో యవిష్ఠ విద్వాగుం రతోగుం రుతుపతే గజేహ యే దేవ్యా ఋత్విజస్తేభిరగ్నే త్వగుం హోత్రేణామస్యాగతిష్ఠ అగ్నిగ్రశిష్టకృతం అజాడగ్నిరగ్నేః ప్రజాధామాని అజాత్సోమస్య ప్రజాధామాని అజాడగ్నేః ప్రజాధామాని అజాట్ ప్రజాపతేః ప్రజాధామాని అజాడగ్నేశోమయోః ప్రజాధామాని అజాడింద్రాగ్నియోః ప్రజాధామాని అజాడింద్రస్య ప్రజాధామాని అజాణ్మహేంద్రస్య ప్రియాధామాని అజాడ్దేవానామాజ్యమానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోదః ప్రియాధామాని యక్షత్స్వం మహిమానం ఆయజతామే జ్యాయిషః కృణోతుసో అధ్వరాజాతవేదాః జుషతాగుం హవిః అగ్నేయదద్య విశో అధ్వరస్య హోతః పాపకశోచేవేష్వగుం హి యజ్వా ఋతాయజాసి మహినా విజద్భోః హవ్యావహయవిష్ఠయాతే అద్య ఉపహోతగుం రథంతరగుం సహ పృథివ్యా ఉపమారథంతరగుం సహ పృథివ్యాహ్వయతాం ఉపహోతం వామదేవ్యగుం సహాంతరిక్షేణ ఉపమా వామదేవ్యగుం సహాంతరిక్షేణ హ్వయతాం ఉపహోతం బృహత్సహ దివా ఉపమా బృహత్సహ దివాహ్వయతాం ఉపహోతాః సప్తహోత్రాః ఉపమా సప్తహోత్రాహ్వయంతాం ఉపహూతా ధేనుః సహర్షభా ఉపమా ధేనుః సహర్షభాహ్వయతాం ఉపహూతో భక్షః సఖా ఉపమా భక్షః సఖాహ్వయతాం ఉపహూతా ఇండోపహూత ఉపహూతేడా ఉప అస్మాగుం ఇడాహ్వయతాం ఇడోపహూత ఉపహూతేడా మానవీ ఘృతపదీ మైత్రావరుణీ బ్రహ్మదేవకృతముపహూతం దైవ్యా అధ్వర్యవ ఉపహూతాః ఉపహూతా మనుష్యాః య ఇమం యజ్ఞమవాన్ యే యజ్ఞపతిం వర్ధాన్ ఉపహూతేవ్యా వా పృథివీ పూర్వజే ఋతావరీ దేవీ దేవపుత్రే ఉపహూతోయం యజమానః ఉత్తరస్యాం దేవయజ్యాయాముపహూతః భోజసిహ విష్కరణ ఉపహూతః విజ్ఞేధామన్నుపహూతః ఇదం మే దేవాహవిర్జుషందామితి తస్మిన్నుపహూతః విశ్వమస్య ప్రియముపహూతం విశ్వస్య ప్రియస్యోపహూతస్యోపహూతః దేవం బరిహిః వసువనే వసుధేజస్య వేతో దేవో నరాశగుంసః వసువనే వసుధేజస్య వేతో దేవో అగ్నిస్విష్టకృత్ సుద్రవిణా మంద్రః కవిః సత్యమన్వాగజీహోతా హోతురుహోతురాగజీయాన్ అగ్నేయాన్ దేవానయాట్ యాగం అపిప్రే ఏతే హోత్రే అమత్సత తాగం ససనుషేగం హోత్రాం దేవంగమాం దివి దేవేషు యజ్ఞమేరయేమం సృష్టకృచ్చాగ్నే హోతా భూః వసువనే వసుధేయస్య నమో వాకేభిః ఇదం ద్యావా పృథివీ భద్రమభూత్ ఆర్ధ్మసూక్త వాకం ఉత నమో వాకం వృద్ధ్యాస్మ సూక్తోచ్యమగ్నే త్వగుంసోక్తవాగసి ఉపశ్రితో దివః పృథివ్యోః ఓమన్వతి తేస్మిన్ యజ్ఞే యజమానద్యా వా పృథివీస్తాం సంగయే జీరదాను అత్ర స్మూ అప్రవేదే ఉరుగవ్యూతి అభయం కృతౌ దృష్టిద్యా వా రేత్యా వా సంభువౌ మయో భువౌ ఓర్జస్వతి చ పయస్వతి చ సోపచరణా చ స్వధిచరణా చ తయోరావిది అగ్నిరిదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత సోమ ఇదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత అగ్నిరిదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత ప్రజాపతిరిదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత అగ్నే సోమ ఇదగం హవిరజుషేతాం అవీవృధేతాం మహోజ్యాయోక్రాతాం ఇంద్రాగ్నీ ఇదగం హవిరజుషేతాం అవీవృధేతాం మహోజ్యాయోక్రాతాం ఇంద్ర ఇదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత మహేంద్ర ఇదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత దేవాజ్యపా ఆజ్యమజుషంత అవీవృధంతమహోజ్యాయోక్రత అగ్నిర్హోత్రేణేదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత అస్యావృధద్ధోత్రాయాం దేవంగమాయాం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాం దేవయజ్యామాశాస్తే భూయోహ విష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదశ్యాత్తదృద్ధ్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ పీతం చ ఉభే చ నోద్యా వా పృథివీ అగుంహసస్పాతాం ఇహ గదర్భామస్యేదం చ నమో దేవేభ్యః తచ్ఛంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నా అస్తుద్విపదే సంచతుష్పదే ఆప్యాయ స్వసంతే ఇహ త్వష్టారమగ్రియంతన్న స్తురీపం దేవానాం పత్నీరుషతీరవంతునః ప్రావంతునస్తు జయే వాచసాతయే యాః పార్థివాసో యా అవామపిభ్రతే తానో దేవే సుహవాః శర్మ యచ్చత ఉతగ్నా విజంతు దేవపత్నేః ఇంద్రాణ్యగ్నాయ్యశ్వినీరాట్ ఆరోదసీ వరుణాని శృణోత్ వియంతు దేవేర్య ఋతుర్జనీనాం అగ్నిర్హోత గృహపతిః స రాజాః విశ్వావేదజనిమా జాతవేదాః దేవానాముతయో మర్త్యానాం యజిష్ఠ స ప్రయజతామృతావా వయముత్వా గృహపతే జనానాం అగ్నే అకర్మ సమిధా బృహంతం అస్థూరిణో గార్హపత్యాని సంతో యజ్ఞేన నస్తేజసా సగం శిషాధి ఉపహోతగం రథం దరగం సహ పృథివ్యా ఉపమారథం దరగం సహ పృథివ్యాక్వయత ఉపహోతం వామదేవ్యగం సహాంతరిక్షేణ ఉపమా వామదేవ్యగం సహాంతరిక్షేణ క్వయత ఉపహోతం బృహత్సహ దివా ఉపమా బృహత్సహ దివాహ్వయతాం ఉపహోతాః సప్త హోత్రాః ఉపమా సప్తహోత్రాహ్వయంతాం ఉపహోతాధేనుః సహర్షభా ఉపమాధేనుః సహర్షభాహ్వయతాం ఉపహోతో భక్షః సఖా ఉపమా భక్షః సఖాహ్వయతాం ఉపహోతా ఉపహూతా ఉపహూతేడా ఉప అస్మాగం ఇడా ఆహ్వయతాం ఇడోపహూతా ఉపహూతేడా మానవే ఘృతపదీ మైత్రావరుణీ బ్రహ్మదేవకృతమపహూతం దైవ్యా అధ్వర్యమ ఉపహూతా ఉపహూతా మనుష్యా య ఇమం యజ్ఞమవాన్ యే యజ్ఞపత్నీం వర్ధాన్ ఉపహూతే ద్యావా పృథివీ ఊర్వజే ఋతావరీ దేవీ దేవపుత్రే ఉపహూతేయం యజమానా ఇంద్రాణీ వా విధవా అదితిరివసు పుత్రా ఉత్తరస్యాం దేవ యజ్యాయాముపహూతా భూయసి హవిష్కరణ ఉపహూతా దివ్యేధామన్నుపహూతా ఇదం మే దేవా హవిర్జుషంతామితి తస్మిన్నుపహూతా విశ్వమస్యా ప్రియముపహూతం విశ్వస్య ప్రియస్యోపహూతస్యోపహూతా ఇతి తృతీయాష్టక పంచమ ప్రశ్నః సమాప్తః అత తృతీయాష్టక షష్టమ ప్రశ్న ప్రారంభః అంజంతిత్వా మద్ధరేదే వయంతః మనస్పతే మధునా దేవ్యేన యదోర్ధస్తిష్ఠా ద్రవిణేహ దత్తాత్ యద్వాక్షయో మాతురస్యా ఉపస్థే ఉచ్ఛయస్వ వనస్పతే అశ్మం పృథివ్యా అధి సుమితి వీయమానః వర్చోధా యజ్ఞవాహసే సమిద్ధస్య శ్రయమాణః పురస్తాత్ బ్రహ్మవన్వానో అజరగం సువీరం ఆరే అస్మదమతిం బాధమాన ఉచ్ఛయస్వ మహతే సౌభగాయ ఊర్ధ్వ ఊష్ణ ఊతయే ఇష్ఠా దేవో న సవిత ఊర్ధ్వో వాజస్య సమితాగదంజిభిః వాఘద్భిర్విహ్వయామహే ఊర్ధ్వో నః పాహ్యగుంహసో నికేతునా విశ్వగుం సమత్రిణందః కృథేన ఊర్ధ్వాంతరథాయ జీవసే నిగాదేవేషు నో దువః జాతో జాయతే సుదినత్వే అహ్నాం సమర్య ఆవిదథే వర్ధమానః పునంతి ధీరా అపసో మనీషా దేవజా విప్ర ఉదిజర్తి వాచం యువాసు వాసాః పరివీత ఆగాత్ స ఉశ్రేయాన్ భవతి జాయమానః గంధీరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః పృథుపాచా అమర్త్యః ఘృతనిర్నిక్స్వాహురః అగ్నిర్యజ్ఞస్య హవ్యవాన్ తగుం సబాధో యతసృచః యుత్థాధియా యజ్ఞవంతః ఆచక్రురగ్నిమూతయే త్వం వరుణ ఉత మిత్రో అగ్నే త్వాం వర్ధంతి మతిభిర్వసిష్ఠాః ే వసు సుషణనాని సంతో యూయం పాత స్వస్తిభిః సదాన హోదాయక్షదగ్నిగుం సమిధాసు షమిధా సమిద్ధన్నాభా పృథివ్యాః సంగథే వామస్య వర్ష్మం దివ ఇడస్పదేవే త్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తనో నపాతమదితేర్గర్భం భువనస్య గోపాం మధ్వాద్య దేవో దేవేభ్యో దేవయానాం పథో అనక్తువే త్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షన్నరాశగం సంవృషస్త్రం దేగః ప్రణేత్రం గోభిర్వపావాన్ స్యాద్వీరైః శక్తివాన్ రథైః ప్రథమయా బాహిరణ్యైశ్చంద్రీవే త్వాజ్యస్య హోతర్యజ తోతాయక్షదగ్నిమిడగీడితో దేవో దేవాగుం ఆవక్షదుగోతో హవ్యవాణమూలః ఉపేమయ్యజ్ఞముపేమాం దేవో దేవహూతిమవతు వే త్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్బర్హిః సుష్టరీమోర్ణం రదా అస్మిన్ యజ్ఞే విచ ప్రచ ప్రచతాగ స్వాసస్థం దేవేభ్యః ఏమేన దద్యవసవో రుద్రా ఆదిత్యా సదంతు ప్రియమింద్రస్యాస్తు వేత్వాజ్య సహోదరుజజ హోదాయక్షురరిష్వాః కవశ్యోకోషధావనేరుదాతాభిర్జిహతాం విపక్షోభిశ్రయంతాం సుప్రాయణా అస్మిన్ యజ్ఞే విశ్రయంతామృతావృధో వియంద్వాజ్య సహోదరుజజ హోతాయక్షదుషా సానక్తా బృహతే సుపేషసాంద్రేగఃపతిభ్యో యోనిం గృణ్వానే సర్గస్మయమానే ఇంద్రేణ దేవైరేదం బరిహిస్లీదతాం పీతామాజ్య సహోతర్యజ హోతాయక్షద్దైర్భ్యా హోతారా మంద్రాహోతారా కవీ ప్రచేతసా శిష్టమద్యాన్యః కరదిషాస్వభిగోర్తమన్య ఊర్జాసతవసేమం యజ్ఞం దివి దేవేషు దత్తాం పీతామాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తిస్రో దేవీరపసామపస్తమా అచ్ఛిద్రమద్యేదమపస్తన్వతాం దేవేభ్యో దేవీర్దేవమపోభియంత్వాజ్యస్య హోతర్యజ హోదాయక్షత్వష్టారమచిష్టుమపాకరం రేతోధాం విశ్రవసం యశోధాం పురోపమకామకర్షణగం సుపోషః పోషయే స్యాత్ సువీరో వీరైర్వేత్వాజ్యస్య హోదర్యజ హోదాయక్షద్వనస్పతిముపావస్రక్షద్ధియో జోష్టారగం శశమన్నరః స్వదాత్స్వధిర్దుధాద్య దేవో దేవేభ్యో హవ్యావాడ్వే త్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదగ్నిగ్స్వాహాజ్యస్య స్వాహా మేధస స్వాహా శోకానాగస్వాహా స్వాహాకృతే నాగస్వాహా హవ్యసోక్తీనాం స్వాహా దేవాగుం ఆజ్యపాన్ స్వాహాగ్నిగుం హోత్రాజ్యుషాణా అగ్న ఆజ్యస్య వియంతుహోతర్యజ సమిద్ధో ఆద్యమనుషో దురోణే దేవో దేవాన్ యజసి జాతవేద ఆచవహమిత్రమహశ్చికిత్వాన్ త్వందూతః కవిరసి ప్రచేతాః తనూనపాత్పథరుతస్య జానాన్ మధ్వాసమంజాన్ స్వదయాసుభిక్వ మన్మానిధీభిరుతయజ్ఞమృంధన్ దేవత్రా చ కృణుహ్యధ్వరన్నః నరాశగుంసస్య మహిమానమేషాం ఉపస్తోషామయజతస్య యజ్ఞైః తే సుక్రతవశ్రుచయోధిగంధాః స్వదంతు హేవా ఉభయాని హవ్యా ఆజుహ్వాన ఈడ్యో మంద్యశ్చ ఆయాహ్యగ్నే వసుభిః సజోషాః త్వం దేవానామసి యహ్వహోతాః సజేనాని యక్షీషితో యజీయాన్ ప్రాచీనం బర్హిః ప్రదిశా పృథివ్యాః వస్తోరస్యావృజ్యతే అగ్రే అహ్నా యుప్రసహే వితరం వరీయః దేవేభ్యో అదితయే స్యోనం వితస్పతిరుర్వియా విశ్రయంతా పతిభ్యో న జనయః శుంభమానాః దేవీర్ద్వారో బృహదేర్విశ్వమిన్వాః దేవేభ్యో భవథ సుప్రాయణాః ఆశుష్మయంతే యజతే త్వాగే ఉషాసా నక్తా సదతాన్నియోనౌ దివ్యే యోషణే బృహతే సురుక్మే అధిశ్రియగుం శుక్రభిషందధానే దైవ్యా హోతారా ప్రథమా సువాచా నిమానా యజ్ఞం మనుషో యజధ్యై ప్రచోదయంతా విదథేషు కారూ ప్రాచీనం జ్యోతిః ప్రదిశా దిశంతా ఆనో యజ్ఞం భారతీతూయమేతో ఇడామనుష్వదిహ చేతయంతీ ఇస్రో దేవీర్బర్హిరేదగ్స్యోనం సరస్వతీ స్వవసః సదంతో య ఇమే ద్యావా పృథివీ జనిత్రీ రూపైరపిగుం షద్భువనాని విశ్వా తమద్యహోతరిషితో యజీయాన్ దేవం తుష్టారమిహ యక్షి విద్వాన్ ఉపావసృజత్మన్యాసమంజన్ దేవానాం పాథరుతుథాహమేగుంషి వనస్పతిశ్రమితా దేవో అగ్నిః స్వదంతు హవ్యం మధునా ఘృతేన సద్యో జాతోవ్యమిమీత యజ్ఞం అగ్నిర్దేవానామభవత్పురోగాః అస్య హోతుః ప్రతిశ్రితస్య వాచి స్వాహాకృతం హవిరదంతు దేవా అగ్నిర్హోతానో అధ్వరే వాజే సంపరిణీయతే దేవో దేవేషు యజ్ఞియః పరిత్రివిష్ట్యధ్వరం యాత్యగ్నిరథేరివ ఆ దేవేషు ప్రయోదధత్ పరివాచపతిః కవిః అగ్నిర్హవ్యాన్యక్రమేత్ దధద్రత్నాని దాశుషే అజైదగ్నిః అసనద్వాజన్ని దేవో దేవేభ్యో హవ్యావాట్ ప్రాంజోభిర్హింవాన ధేనాభిః కల్పమాన యజ్ఞస్యాయుః ప్రతిరన్ ఉపప్రేష్య హోతః హవ్యా దేవేభ్యః దేవ్యాశ్రమితార ఉతమనుష్యా ఆరభధ్వం ఉపనయతమేధ్యాదురః ఆశాసానామేధపతిభ్యాం మేఘం ప్రాస్మా అగ్నిం భరత స్త్రేత బరిహిః అన్వేనం మాతామన్యతాం అనుపితా అనుభ్రాతా సగర్భ్యః అనుసఖాసయోత్సః ఉదీచేనాగం అస్య పదో నిధత్తాత్ సోర్యం చక్షుర్గమయతాత్ వాతం ప్రాణమన్వసృజతాత్ విషశ్రోత్రం అంతరిక్షమసం పృథివేగం శరీరం ఏకధాస్య త్వచమాచ్యతాత్ పురాణాభ్యా అవిశసో వపాముఖిదతాత్ అంతరేవోష్మాణం వారయతాత్ శేనమస్య వక్షః కృణుతాత్ ప్రశసా బాహూ శలాదోషణీ కశ్యపేవాగుంసా అచ్ఛిద్రే శ్రోణీ కవశోరుశ్రేకపర్ణాష్ఠీవంతా షడ్విగుంశతిరస్య వంగ్రయః తా అనుష్ఠ్యోచ్యావయతాత్ గాత్రం గాత్రమస్యానూనం కృణుతాత్ ఊవధ్యగోహం పార్థివం ఖనతాత్ అస్నారక్షస్సగం సృజతాత్ అనిష్ఠుమస్య మారావిష్ట పురోకం మన్యమానాః మేద్వస్తోకేతనయే రవితారవచ్చమితారః అధ్రిగోషమేధ్వం సుషమిషమేధ్వం శమేధ్వమధ్రిగో అధ్రిగుశ్చాపాపశ్చ ఉభౌ దేవానాగం శమితారౌ తావిమం పశగ్శ్రపజతాం ప్రవిద్వాగుంసౌ యథాయథాస్య శ్రపణం తథా తథా దృషస్వ సప్రథస్తమం వచో దేవప్సరస్తమం హవ్యాజిహ్వాన ఆసని నిమన్నో యజ్ఞమమృతేషు ధేహి ఇమా హవ్యాజాతవేదో జుషస్వ స్తోకానామగ్నే మేదసో ఘృతస్య హోతః ప్రాశాన ప్రథమో నిషద్య ఘృతవంతః పావకతే స్తోకాశ్చోతంతి మేదసః స్వధర్మం దేవవీతయే శ్రేష్ఠం నో ధేహి వార్యం తుభ్యర్గ స్తోకాఘృతశ్చ్యుతః అగ్నే విప్రాయసంత్య ఋషిశ్రేష్ఠ సమిధ్యసే యజ్ఞస్య ప్రావితా భవ తుభ్యగ్స్తోతంజ్యధ్రిగోశచీవః స్తోకాసో అగ్నే మేదసో ఘృతస్య కవిషస్తో బృహతా భానునాగాః హవ్యాజుషస్వ మేధిర ఓజిష్ఠందే మధ్యతో మేద ఉద్ధృతం ప్రతే వయం దదామహే స్తోతంతి దేవసో స్తోకా అధిత్వచి ప్రజితాం దేవశోభిః ఆవృత్రహణావృత్రహభిః శుష్మైః ఇంద్రజాతన్నమోభిరగ్నే అర్వాక్ యువగుం రాధోభిరకవేభిరింద్ర అగ్నే అస్మే భవతముత్తమేభిః హోతాయక్షదింద్రాగ్నే ఛాగస్య వపాయామేదసః జుషేతాగం హవిః హోతర్యజ ఇహ్యక్షన్మనసావస్య ఇచ్ఛన్ ఇంద్రాగ్నే న్యాస ఉతవాస జాతాన్ నాన్యాయువత్రమతిరస్తి మహ్యం సవాంధిరం వాజయంతీ మతక్షం హోతాయక్షదింద్రాగ్నే రోడాశస్య జుషేతాగం హవిః హోతర్యజ త్వామీణతే అజిరందోత్యాయ అరిష్మంతః సదమిన్మానుషాసః యస్య దేవైరాసతో బరిహిరగ్నే అహాన్యస్మై సుదినా భవంతు హోతాయక్షదగ్నిం రోడాశస్య జుషతాగం హవిః ఓధర్యజ గీర్భిర్విప్రః ప్రమతిమిచ్ఛమానః ఈట్టే రయం యశసం పూర్వభాజం ఇంద్రాగ్నేర్త్రహణాసు వజ్రా ప్రణానవ్యేభిస్తిరతం దేష్ణైః మాచ్ఛేద్మరశ్మేగం రతినాధమానాః పితృణాగం శక్తిరనుజచ్ఛమానాః ఇంద్రాగ్నిభ్యాంకం వృషణో మదంతి తాహ్యద్రిభిషణాయావస్థే అగ్నిగం సుదీతిగం సుదృశం గృణంతః నమస్యామస్తేడ్యం జాతవేద త్వాం దూతమరతిగం హవ్యవాహం దేవా అగృణ్వన్నమృతస్య నాభిం త్వగ్రిహ్యగ్నే ప్రథమో మనోతా అస్యాధియో అభవోదస్మహోతా త్వగుంసేం వృషణ్ కృణాద్దుష్టరేతో సహో విశ్వస్మై సహసే సహధ్యై అథాహోతాన్యసీదో యజీయాన్ ఇడస్పద ఇషయన్నేడ్యస్సన్ తన్వానర ప్రథమం దేవయంతః మహోరాజే చితయంతో అనుగ్మన్ హృదే వయంతం బహుభిర్వసవ్యైః రయంజాగృవాగుంసో అనుగ్మన్ రుషంతమగ్నిం దర్శతం బృహంతం వపావంతం విశ్వహాదిదివాగుంసం పదం దేవస్య నమసా వియంతః శ్రవస్య వశ్రవ ఆపన్నవృత్తం నామాదిచిద్దధిరే యజ్ఞయాని భద్రాజాంతేర్ణయంత సందృష్టో త్వాం వర్ధంతి క్షితయః పృథివ్యాం త్వగం రాజ ఉభయా సోజనానాం త్వంత్రాతాతరణే చేత్యోభోః పితా మాతా సదమిన్మానుషాణాం సపర్యేణ్యః స ప్రియో యక్ష్వగ్నిః హోతా మంద్రానిషసాధాయజీయాన్ తన్వా భయంతమ ఆదిదివాగుంసం ఉపగ్న్యుబాధో నమసా సదేమ తన్వా భయగుం సుధియో నవ్యమగ్నే సుమ్నాయవ ఈమహే దేవయంతః త్వం విశో అనయో దీర్ఘ్యానః దివో అగ్నే బృహతా రోచనేన విశాంకవిం విష్పతికం శశ్వతీనాం నిదోషణం వృషభం చ ఋషణీనాం ప్రేతీషణి విషయంతం పావకం రాజంతమగ్నిం యజతగుం రయీణాం సో అగ్న ఈజే శశమే చమర్తః యస్త ఆనట్ సమిధా హవ్యదాతిం య ఆహుతిం పరివేదానమోభిః విశ్వేత్సభామా దధతే త్వోతః అస్మా ఉతే మహి మహే విధేమ నమోభిరగ్నే సమిధోత హవ్యైః దేదీ సూనో సహసో గీర్భిరుక్థైః ఆతే భద్రాయాగుం సుమతో యతేమ ఆయస్తతంథరోదసీ విభాసా శ్రవోభిశ్చ శ్రవస్యస్తరుత్రః బృహద్భిర్వాజయేస్థవిరేభిరస్మే రేవద్భిరగ్నే వితరం విభాహి మృవద్వసో సదమిద్ధే హ్యస్మే భూరితోకాయతనజాయ పశ్వః పూర్వీర్షో బృహతీరారే అఘాః అస్మే భద్రాసో శ్రవసాని సంతో పురోణ్యగ్నే పురుధా త్వాజ వసో నిరాజన్ వసుతాతే అశ్యాం పురోణి హిత్వే పురువారసంతి అగ్నే వసు విధతే రాజనిత్వే ఆభరతగం శిక్షతం వజ్రబాహో అస్మాదుం ఇంద్రాగ్నే అవతగం శచీభిః ఇమేనుతే రశ్మయః శౌర్యస్య ఏభిః సవిత్వం పితరో న ఆయన్ హోతాయక్షదింద్రాగ్నే ఛాగస్య హవిష ఆత్తా మధ్య మధ్యతో మేద ఉద్భృతం పురా ద్వేషోభ్యః పురా పౌరుషేయ్యాయుభః ఘస్తాన్నూనం ఘాసే అజ్రాణాయ్యవస ప్రథమానాం సుమత్క్షరాణాగం శతరుద్రియాణాం అగ్నిష్వాత్తానాం పీవోపవసనానాం పార్శ్వతశ్రోణితశ్రితామత ఉత్సాదతః అంగాదంగాదవత్తానాం కరత ఏవేంద్రాగ్నే జుషేతాగం హవిః హోదర్యజ దేవేభ్యో వనస్పతే హవేగుంషి హిరణ్యవర్ణ ప్రతివస్తే అర్థం ప్రదక్షిణిద్రశనజా నియూయ ఋతస్య పక్షిపతిభిరజిష్ఠైః హోతాయక్షద్వనస్పతిమభిః పిష్టతమయారభిష్ఠయా రశనయాధిత యత్రేంద్రాగ్నిజోశ్చాదస్య హర్ష ప్రియాధామాని యత్ర వనస్పతేః ప్రజాపాథాగంసి యత్ర దేవానామాజ్యమానాం ప్రియాధామాని యత్రాగ్నేర్హోతః ప్రియాధామాని తత్రైతం ప్రస్తుత్యేవోపస్తుత్యేవోపావస్రక్షత్ రభీజాగుంసమివ పృథ్వీ కరదేవం దేవో వనస్పతిః జుషతాగం హవిః హోతర్యజ విప్రేహి దేవాగం ఉషతోజపిష్ఠ యద్వాగం హృతోగం రరుతుపతే గజేహ ఏ దైవ్యా ఋత్విజస్తేభిరగ్నే త్వగం హోతృణామస్యాజతిష్ఠ హోతాయక్షదగ్నిగ్రస్పృష్టకృతం అయాడగ్నిరింద్రాగ్నిజోశ్చాదస్య హర్ష ప్రియాధామాని అయాడ్వనస్పతేః ప్రజాపాథాగుంసి అయాడ్దేవానామాజ్యపానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోతః ప్రియాధామాని యక్షత్స్వం మహిమానం ఆయజతామే జ్యాషః కృణోతు సో అధ్వరాజాతవేదాః జుషతాగుం హవిః హోతర్యజ ఉపోహయద్విదథం వాజినోగోః గేర్భిర్విప్రాః ప్రమతిమిచ్చమానాః అర్వంతో న కాష్ఠాన్న క్షమాణాః ఇంద్రాగ్నిజోహువతో నరస్తే వనస్పతేరశనజాభిధాజ పిష్టతమజా భజదాని విద్వాన్ వహదేవత్రాదిభిషో హవేగుంషి ప్రచదాతారమృతేషు వోచః అగ్నిగ్రస్పిష్టకృతం అయాడగ్నిరింద్రాగ్నిజోశ్చాగస్య హవిష ప్రియాధామాని అయాడ్వనస్పతేః ప్రియాపాథాగుంసి అయాడ్దేవానామాజ్యపానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోతః ప్రియాధామాని యక్షత్స్వం మహిమానం ఆయజతామే జ్యాషః కృణోతు సో అధ్వరాజాతవేదాః జుషతాగం హవిః అగ్నేయదద్య విశో అధ్వరస్య హోతః పాపకశోచేవేష్వగం హి యజ్వా ఋతాయ జాసి మహినా వియద్భోః హవ్యావహయవిష్ఠయాతే అద్య దేవం బర్హిస్సు దేవం దేవైః స్యాత్ సువీరం వీరైర్వస్తోర్భృజ్యేతాత్తోః ప్రభ్రియేతాత్యన్యాన్ రాజా బర్హిష్మతో మదేన వసువనే వసుధేజస్య వేతుయజ ఏవేర్ఘారస్ సంఘాతే విడ్వేర్యామంచిథిరా ధ్రువా దేవహూతో వత్సయీమే నాస్తరుణ ఆమిమీజాత్ కుమారో వా నవజాతో మైనార్వా రేణుకకాటః ప్రణగ్వసువనే వసుధేజస్య మియం ధృయజ దేవీ శ్వాసానక్తాద్యాస్మిన్ యజ్ఞే ప్రయత్యః ప్రేతామపి నూనందేదేర్విషః ప్రాజాశిష్టాగుం సుప్రీతే సుధితే వసువనే వసుధేజస్య వీతాంగజ దేవీ జోష్ట్రే వసుధితేజోరణ్యాఘాద్వేషాగంసి యుజవదాన్యావక్షద్వసువార్యాణి యజమానాయ వసువనే వసుధేజస్య వీతాంగజ దేవీ ఓర్జాహుతీషమోర్జమన్యావక్షాత్సాధ్యగుంసపీతి మన్యామేన కోర్వందయమానా శ్యామ పురాణే ననభంతామోర్జమోర్జాహుతి ఓర్జయమానే అధాతాం వసువనే వసుధేజస్య వీతాంగజ దేవాదైవ్యాహోతారానేష్టారాపోతారాహతాఘశగుంసా వా భరద్వసోవసువనే వసుధేజస్య వీతాంగజ దేవీస్తిస్రస్తిస్రో దేవీరిడా సరస్వతీ భారతీద్యాం భారత్యాదిత్యైరస్పృక్షత్సరస్వతీమగం రుద్రైర్యజ్ఞమావేదిహైవేటజా వసుమత్యాసమాదం మదేమ వసువనే వసుధేజస్య వియంతు గజ దేవో నరాశగుంసస్త్రిశీర్షాషరక్షశతమిదే నగుంషితి పృష్ఠా ఆదధతి సహస్రమీం ప్రవహంతి మిత్రావరుణేదస్య హోత్రమర్హతో బృహస్పతి స్తోత్రమశ్వినాధ్వర్యవం వసువనే వసుధేజస్య వేతుగజ ఏదో వనస్పతిర్వర్ష ప్రాబాఘృత నిర్నిజ్యామగ్రేణా స్ప్రక్షదాంతరిక్షం మధ్యేనా ప్రాః పృథివీపరేణా ద్రుగుంహేత్వసువనే వసుధేయస్య వేతుజిద ఏవం బర్హిర్వారితీనాం విధేధాసి ప్రచ్యుతీనామ ప్రచ్యుతం నికామధరణం పురస్కారహం యశస్వదేన బర్హిషాన్యా బర్హే గశ్యభిష్యామవసువనే వసుధేయస్య వేతుమిజ దేవో అగ్నిస్విష్టగృత్సుద్రవిడామంద్రః కవిః సత్యమన్మాగజీ హోతాహోతురోహోతురాగజీయానగ్నేయాన్ దేవానయాడ్యాగుమ్ అపి ప్రేర్యేతే హోత్రే అమత్సతతాగుమ్ స సరుషీగుమ్ హోత్రాం దేవంగమాం ఇవి దేవేషు యజ్ఞమేవ యేమగ్నిస్విష్టగృత్సాగ్నే హోతా భోర్వసువనే వసుధేజస్య నమో వాకేవీహి దేవం బర్హిః వసువనే వసుధేయస్య వేతో దేవేర్ద్వారః వసువనే వసుధేయస్య వియంతో దేవీ ఉషాసానక్తా వసువనే వసుధేయస్య వీతాం దేవీ జోష్ట్రీ వసువనే వసుధేయస్య వీతాం దేవీ ఊర్జాహుతి వసువనే వసుధేయస్య వీతాం దేవాదేవ్యాహోతారా వసువనే వసుధేజస్య వీతాం దేవీస్తిస్రస్తిస్రో దేవీః వసువనే వసుధేజస్య వియంతో దేవో నరాశగంసః వసువనే వసుధేజస్య వేతో దేవో వనస్పతిః వసువనే వసుధేజస్య వేతో దేవం బర్హిర్వారితీనాం వసువనే వసుధేజస్య వేతో దేవో అగ్నిస్విష్టకృత్ సుద్రవిణామంద్రః కవిః సత్యమన్మా గజీహోతా హోతురోహోతురా గజీయాన్ అగ్నేయాన్ దేవానజాట్ యాగుమ్ అభిప్రేః ఏతే హోత్రే అమత్సత తాగుమ్ ససనుషీగుమ్ హోత్రాన్ దేవంగమాన్ ఇరి దేవేషు యజ్ఞమేర యేమాన్ శిష్టకృచ్చాగ్నే హోతా భూః వసువనే వసుధేయస్య నమో వాగేవీః అగ్నిమద్య హోతారమవృణీతాయం గజమానః పచన్ భక్తేః పచన్ వరుణాశం భద్రం మినుగాగ్నిభ్యాచ్ఛాగతం సోపస్థా అద్య దేవో వనస్పతిరభవదింద్రాగ్నిభ్యాచ్ఛాగేనాఘస్థాంతం మేధస్థ ప్రతిపచతాగ్రభేష్టామభివృధేతాం పురోణాశేన త్వామద్యర్ష ఆర్షేజర్షేణాన్న పాదవృణీతాయం యజమానో బహు ఆసంగతేభ్య ఏష మే దేవేషు వసువార్యాయక్ష్యత ఇది తాజా దేవా దేవదానాన్యదుస్తాన్యస్మా ఆచశాస్వాచ గురస్వేషితశ్చ హోతరసి భద్రవాచ్యాయ ప్రేషితో మానుషః సూక్త వాకాయ సూక్త బ్రూహి హరిః ఓం ఇతి తృతీయాష్టః షష్టమ ప్రశ్నః సమాప్తః.